18వ అధ్యాయము. ఈ అధ్యాయమునందు సమస్త గీతాశాస్త్రము యొక్క లక్ష్యము మరియు వేదముల యొక్క సంపూర్ణ తాత్పర్యమును ప్రోబుజేసి చెప్పవలసి యున్నది. ఇదే అభిప్రాయముతో ఈ 18వ అధ్యాయము ఆరంభించబడుచున్నది. ఈ అధ్యాయమునందు ముందుగా ఇంతకు పూర్వము చెప్పబడిన అన్ని అధ్యాయములేందు చెప్పబడిన విషయము సంక్షిప్తముగా చెప్పబడినది. అట్లైనప్పటికీ అర్జునుడు కేవలము సన్యాసము మరియు తపము ఈ రెండు శబ్దముల యొక్క భేదమును వివరముగా ఎగుంగగోరినవాడై ఈ క్రింది విధముగా ప్రశ్నించుచున్నాడు. 18.1 సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య హృషికేశ పృథక్కేశ నిషుదన. అనగా, ఓ కృష్ణ, నేను సన్యాసము యొక్క అనగా సన్యాస శబ్దము యొక్క అర్థమును మరియు త్యాగము యొక్క అనగా త్యాగశబ్దము యొక్క అర్థమును మరియు దాని యొక్క తత్వమును అనగా వాటి యొక్క యథార్థ స్వరూపమును వేవేవుగా అనగా విభాగపూర్వకముగా తెలుసుకొనగోచున్నాను. పూర్వపు అధ్యాయములందు ఈ విషయమును గురించి సందర్భానుసారముగా ఆయా చోట్ల కొంతవరకు చెప్పబడినది. ఆ సన్యాసము మరియు త్యాగము ఈ రెండు శబ్దములు స్పష్టమైన అర్థమును కలిగి లేవు. అందుచేత వాటి యొక్క స్పష్టమైన అర్థమును ఎదుంగగోరినటువంటి అర్జునునకు వాటి యొక్క స్పష్టార్థములను నిర్ణయించి చెప్పుటకు భగవంతుడు ఇట్లు చెప్పియున్నాడు. 18.2 కామ్యానం కర్మణాం వ్యాసం సన్యాసం కవయో విదుహ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం సర్వకర్మ విచక్షణాహ. అనగా, చాలామంది బుద్ధిమంతులైన పండితులు అశ్వమేధము మొదలగు కామభావముతో కూడియున్న కర్మలను త్యజించుటయే అనగా చేయకుండుటయే సన్యాసమని తలంచుచున్నారు. అనగా తమవంతు కర్తవ్య రూపముగా ప్రాప్తించినటువంటి శాస్త్రవిహితమైన సకామ కర్మలు చేయకుండుటయే సన్యాస శబ్దమునకు అర్థముగా తలంచుచున్నారు. ఇంకా కొంత ఎక్కువ జ్ఞానము కలిగిన పండితులు అనుష్ఠింపబడుచున్న నిత్య నైమిత్తికమైన సమస్త కర్మలను మరియు వాటికి సంబంధించిన ఫలములను గూడ త్యజించినటువంటి సర్వకర్మ ఫలత్యాగములను మాత్రమే త్యాగమని చెప్పుచున్నారు. అనగా త్యాగము అను శబ్దమునకు వారు అటువంటి అర్థమునే చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 131 వారు చెప్పునటువంటి అభిప్రాయమెట్లున్నను కామ్యకర్మలను త్యజించుటయ్యన్నను లేక సమస్త కర్మల ఫలములను త్యజించుటయ్యున్నను ఒక్కటే అర్థము. అనగా అన్ని విధములుగాను సన్యాసము మరియు త్యాగము ఈ రెండు శబ్దముల అర్థము కేవలము త్యాగమే. ఈ రెండు శబ్దములు ఘటము మరియు వస్త్రము మొదలగు శబ్దముల వలె భిన్న జాతులకు సంబంధించిన అర్థమును బోధించినవి కావు. పూర్వపక్షము నిత్యనైమిత్తిక కర్మలకు ఎటువంటి ఫలము ఉండదని చెప్పుబడుచున్నప్పుడు మరి ఇచ్చట గొడ్రాలి బిడ్డడు వలె ఆ కర్మల ఫలములను త్యజించవలయు ననుట ఎట్లు చెప్పబడుచున్నది. 1. సమాధానము, నిత్యకర్మలకు గూడా ఫలముండును అని చెప్పుట భగవంతునికి ఇష్టము. అందువలన అట్లు చెప్పుటయందు దోషమేమీ లేదు. ఏలైనా జీవుడు స్థూలదేహమును త్యజించిన తరువాత గూడా అతడు దేహముతో కూడియున్నప్పుడు చేసియున్న సత్కర్మ దుష్కర్మల మరియు రెంటి యొక్క సమిశ్రిత ఫలము సన్యాసులు కాని వారికి తప్పక లభించునని సన్యాసులకు లభించదని భగవంతుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఆ విధముగా ఇచ్చట కేవలము సన్యాసులకు మాత్రమే కర్మఫలం యొక్క లేమిని చెప్పి సన్యాసులు కాని వారికి కర్మఫలము తప్పక లభించునని అది అవశ్యం భావ్యమని చెప్పుచున్నారు. 18.3 త్యాజ్యం దోషవదిత్యకే కర్మ ప్రాహుర్మనీషిన యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. అనగా అనేక సాంఖ్యాది మతావలంబకులు అయిన పండితులు దోషమున్న వస్తువు దోషము కలది అని చెప్పుచున్నారు. ఆ దోషమున్న వస్తువు ఏది? అన్నచో బంధమునకు హేతువగుచున్నందున కర్మలన్నీయు దోషయుక్తములే. అందువలన కర్మలు చేయనటువంటి కర్మాధికారులైన మనుష్యుల కొరకు కూడా ఆ కర్మలు త్యాజ్యములే, అనగా త్యజించదగనవే అయి ఉన్నవి. అట్లుగానిచో ఏ విధముగా రాగద్వేషాది దోషములు త్యజించబడుచున్నవో విధముగానే సర్వవిధ కర్మలు త్యాజ్యములే, అనగా విడువదగనవే అయి ఉన్నవి. ఆ ఈ ఉపదేశములన్నీయు ఒక విధముగా లేవు. అదెట్లన? ఈ విషయమునందే కొంతమంది విద్వాంసులు యజ్ఞములు, దానములు మరియు తపరూపమైన కర్మలు ఎట్టి స్థితియందును త్యజించదగనవి కావు అని చెప్పుచున్నారు. ఇట్టి వికల్పములు అనగా విధి నిషేధములు కర్మలు చేయనటువంటి కర్మాధికారులను దృష్టి అందించుకుని చెప్పబడినవి. అన్ని విధములైన భోగముల నుండి విరక్తిని పొందియున్న జ్ఞాన సంపన్నులైన సన్యాసులను దృష్టి అందించుకుని చెప్పబడినవి కావు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 132. ఇచ్చట అభిప్రాయమేమన? సాంఖ్యయుగుల నిష్ఠ ఎట్టిదో జ్ఞానయుగమను నేను ఇంతకు పూర్వమే చెప్పియున్నాను. ఆ విధముగా కర్మాధికారము తొలగించబడిన సన్యాసులు అయిన వారిని గురించి ఇచ్చట చెప్పవలసినదేమియుగు? పూర్వపక్షము కర్మయుగుల నిష్ఠ కర్మయుగ ప్రకరణమునందు చెప్పబడినది. ఈనప్పటికీ ఆ కర్మాధికారులను గురించి ఇచ్చట అనగా ఈ గీతాశాస్త్రమందలి అపసంహారక మరల చెప్పబడుచున్నది. మరి అదే విధముగా సాంఖ్యనిష్ఠులైన న్యాసులను గురించి కూడా విచారణ జరగవచ్చునుగదా? సమాధానము అట్లు కాదు. ఏలేనా? సాంఖ్యనిష్ఠులైన సన్యాసుల త్యాగము రూహము లేక దుహఖమును నిమిత్తముగా చేసుకుని చేయబడదు. భగవంతుడు క్షేత్రాధ్యాయమునందు కోరికలు మరియు రాగద్వేషములు మొదలగువన్నీయు శారీరక ధర్మములేని చెప్పియున్నారు. అందువలన సాంఖ్యనిష్ఠులైన న్యాసులు శారీరక బాధల కారణముగా కలుగు దుహఖములను ఆత్మయందు చూడరు. అందుచేత వారు అనగా సన్యాసులైన వారు శారీరక క్లేశము వలన కలుగు దుహఖమునకు కర్మలను త్యజించరు. పైగా వారు అనగా సాంఖ్యనిష్ఠులైన సన్యాసులు ఆత్మయందు కర్మల యొక్క ఉనికిని కూడా చూడరు. అందువలన వారు మోహము వలన కలుగు కర్మలను పరిత్యజించు అవకాశమే. కర్మలన్నీ గుణములకు అనగా సత్వరజ తమో గుణములకు సంబంధించినవి. నేనేమీ చేయటలేదు అని తలంచియేవారు కర్మ సన్యాసము చేయుదురు. అట్లేలైనా సర్వకర్మలను మనసు ద్వారా త్యజించి మొదలగు వాక్యముల ద్వారా తత్వజ్ఞానులైన సన్యాసులు స్వభావము అనగా వారిచే చేయబడు కర్మ సన్యాసము చెప్పబడినది. అందువలన ఇతరులైన అనగా సన్యాసులు కానటువంటి ఆత్మజ్ఞానములేని మనుష్యుల ద్వారా చేయబడు కర్మత్యాగము మోహము కారణముగాను లేక శ్రమకు భయపడి కర్మత్యాగము చేయుట సంభవించుచున్నది అటువంటి వారే రాజస మరియు తామస భావముతో కూడిన త్యాగులని చెప్పబడినది. అలా చెప్పుటకు కారణమేమనగా లేనటువంటి వారి కర్మఫల త్యాగమును స్తుతించుట కొరకు ఆ రాజస తామస నిందించబడినది. అట్లేలైనా సర్వారంభ పరిత్యాగి గీత 12-16 వరకు, ఏనకేన చిత్ 12-19 వరకు, అనికేత స్థరమతి మొదలగు విశేషణ శబ్దముల ద్వారా 12వ అధ్యాయమునందు 19వ శ్లో లయందు గుణాతీతుడైన వాని లక్షణములు చెప్పినప్పుడు కూడా యథార్థమైన సన్యాసులను వేర్పరచి చెప్పబడినది. మరియు జ్ఞానము యొక్క పరానిష్టను గురించి ఈ శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 133 ప్రకరణమునందు కూడా ఆ మాటే చెప్పబడును. అందుచేత ఇచ్చట ఈ విచారణ ఎంతయు జ్ఞాన నిష్ఠ కలిగియున్న సన్యాసులను గురించి కాదు, కర్మఫల త్యాగరూపమైన సన్యాసము మాత్రమే సాత్వికత్వ రూపము కలిగియున్న గుణముతో కూడియున్నందున ఇచ్చట తామస రాజస త్యాగము కంటే శుభకరమని గౌణరూపముగా సన్యాసము చెప్పబడుచున్నది. ఈ సాత్విక గుణయుక్తమైన త్యాగము సర్వకర్మ సన్యాస రూపమైన ముఖ్య సన్యాసము కాదు. పూర్వపక్షము నహి దేహభృత మొదలగు హేతియుక్తమైన అనగా సకారణముగా చెప్పబడిన ఈ వాక్యము ద్వారా స్వరూపము ద్వారా సర్వత్మల సన్యాసము సంభవము కాజాలదు. అందుచేత కర్మఫలత్యాగమే ముఖ్య సన్యాసము. సమాధానము అట్లు చెప్పుటూ సరికాదు. ఏలేనా ఈ హేతుబద్ధమైన వాక్యము కర్మఫలత్యాగమును స్తుతించుటకు మాత్రమే చెప్పబడినది. ఇంతకు పూర్వము చెప్పబడినట్లుగా అనేక సాధనములను అనుష్ఠించుటయందు అసమర్థుడు మరియు ఆత్మజ్ఞానరహితుడు అయినటువంటి అర్జునునకు సాధ్యపడునట్లుగా త్యాగాక్షాంతరనంతరం చూ జనవరి 2, 2012 అని చెప్పుట కర్మఫలత్యాగమును స్తుతించుట మాత్రమే. అదే విధముగా నహి దేహభృత శక్యం అని చెప్పుట కూడా కర్మ ఫలత్యాగమును స్తుతించుటకు మాత్రమే. ఏలేనా సర్వకర్మలను మనస్సు నుండి త్యజించి ఎట్టి కర్మలు చేయకయుండి మరియు చేయించుకయుండి యుండునో అను ఈ సిద్ధాంతము యొక్క అపవాదమును ఎవ్వరి వల్లను చూపించుట సంభవము కాదు. అందుచేత ఈ సన్యాసము మరియు కర్మఫలత్యాగమును వికల్పము కర్మాధికారుల విషయమునకు సంబంధించినది మాత్రమే. యథార్థమైన ఏ సాంఖ్యయోగమునకు సంబంధించిన జ్ఞానులు కలరో వారికి మాత్రము కేవలము సర్వకర్మ సన్యాస రూపమైన జ్ఞాననిష్టయందే అధికారము కలదు, మరిచ్చటనూ లేదు. కావున అట్టి జ్ఞానులు వికల్పమునకు పాత్రులు కారు. ఈ సిద్ధాంతమునే మేము వేదావినాశినం అను శ్లోకము యొక్క వ్యాఖ్యయందును మరియు 3వ అధ్యాయము యొక్క ఆరంభమునందును సిద్ధింపజేసియున్నాము. ఇంకా ఈ వికల్పభేదములందు 18.4 నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అనగా అర్జున త్యాగము సన్యాసమునకు సంబంధించిన వికల్పమునకు సంబంధించిన విషయమునందు నా నిశ్చయమును వినుము. త్యాగము మరియు సన్యాసము ఈ 2 శబ్దముల యొక్క వాచ్యార్థము ఒక్కటియే. అందుచేత ముందుగా త్యాగమను ప్రశ్నకే సమాధానము చెప్పుచున్నాను. త్యాగమను శబ్దమునకు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 134 తామసము మొదలగు గుణములననుసరించి 3 విధములుగా మలతో చక్కగా నిరూపణ చేయబడినది. ఈ 3 భేదములతో కూడిన త్యాగమును శబ్దమునకు 3 విధములకు ఆత్మజ్ఞానము లేనటువంటి కర్మాధికారి అయిన అనగా కర్మలు చేయుచున్నట్టి కుదురును, పరమార్థమును ఎరింగినట్టి జ్ఞానియందు కుదరదు. ఈ భేదముతో అర్థమును గ్రహించుట చాలా కష్టము. అందువలన ఈ విషయమునందు యథార్థ చెప్పుటకు ఇతరులెవ్వరును సమర్థులు కారు. అందువలన నీవు ఈశ్వరుడనేయున్న శాస్త్ర సమ్మతమైన యథార్థమగు అభిప్రాయముతో కూడియున్న నిశ్చయార్థమును ఆ నిశ్చయమేమన 5 యజ్ఞదాన తపహకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్లో దానం తపశ్చేవ పావనాని మనిషిన అనగా యజ్ఞము దానము తపము ఈ 3 విధములైన కర్మలు త్యజించ విడువతగనవి కావు. అనగా ఈ 3 త్యజించుట అనగా చేయకుండుట కాదు. ఈ 3 ఎల్లప్పుడూ చేస్తూనే ఉండవలేను. అట్లేలైనా యజ్ఞము ము మరియు తపము ఈ 3 బుద్ధిమంతులైన వారికి అనగా కర్మఫలమును పురుషులకు పవిత్రతను చేకూర్చునవైయున్నవి. 6 ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతముత్తమం అనగా మానవుని అంతఃకరణమును శుద్ధి చేయుటకు చెప్పబడిన సాధన యజ్ఞ దాన తపాది కర్మలు కూడా ఆ కర్మల వలన లభించు ఫలములయందు త్యజించియే చేయవలయను. అనగా ఆ కర్మలు మరియు ఆ కర్మల ఫలములయందు మరియు ఫలాపేక్షను త్యజించియే ఆయా కర్మలను అనుష్ఠించవలయను. ఇది నా శ్రీకృష్ణుని చేత నిశ్చయించబడిన ఉత్తమ నిర్ణయము. ఇంకా ఈ విషయమునందు నా నిశ్చయమును వినుము. ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి యు ఆయా కర్మలను నిర్వర్తించుట యందు పవిత్రతను కల్పించుటకై ఈ విధముగా ఈ కర్మలు అనగా యజ్ఞదాన తపహ కర్మలు తప్పక చేయవలసియేయుండును. నా యొక్క నిశ్చితము మరియు ఉత్తమమైన అభిప్రాయము ఇది. నేను ఇంతకు పూర్వము ప్రతిజ్ఞ యొక్క ఉపసంహార నిర్ణయమే. ఇది ఏదో అపూర్వ విషయమునకు సంబంధించిన నా కాదు. అట్లేలైనా ఏతాని శబ్దము యొక్క ఆశయము ప్రకరణమునందలి అత్యంత ఉన్నటువంటి విషయమునే లక్ష్యముగా ఉంచుకొనుట నియమమైయున్నది. శ్రీ శంకర భాష్యం యథాతథం 135. ఆసక్తి కలిగియున్నటువంటి మరియు ఫలమును కోరునట్టి మనుష్యుల కొరకు ఈ యజ్ఞ దాన తపహ కర్మలు బంధహేతువులే అయినప్పటికీ ముముక్షువులు అనగా మోక్షమును పొందగోరువారు ఫలాసక్తిని త్యజించియే ఆయా కర్మలను చేయుచుండవలయును. అపి అనుశబ్దము ఈ భావమును సూచించుటకే వాడబడినది. ఇచ్చట యజ్ఞము దానము మరియు తపము మొదలగు వాటికంటే వేవుగా ఇతర కామ్యకర్మలను దృష్టి అందించుకొని ఏతాని అనుశబ్దముతో పాటు అపిశబ్దము వాడబడలేదు. కొంతమంది ఇతర వ్యాఖ్యాతలు చెప్పుచున్నట్లుగా నిత్య కర్మలకు ఫలము లేని కారణముగా వాటియందు మాత్రమే ఫలము మరియు ఆసక్తిని వదలి కర్తవ్యమును చెప్పుటకుదరదు. అందుచేత ఏతాన్యపి పదము యొక్క అభిప్రాయము నిత్యకర్మల కంటే వేవుగా అనగా అదనముగా కామ్యకర్మలు ఉండియున్నవి. అవి గూఢ చేయవలయను. అట్టి స్థితియందు యజ్ఞము దానము తపమును గురించి వేవుగ చెప్పవలసినదేమున్నది? ఈ విధముగు అర్థము చెప్పుట సరికాదు. ఏలైనా యజ్ఞోదాన తపశ్చేవ పావనాని మొదలగు వాక్యము ద్వారా నిత్యకర్మలకు గూడా ఫలముండునని చెప్పినట్లయినది. నిత్యకర్మలను గూఢ బంధహేతువులేని తలంచి వాటిని గూఢ త్యజించు కోరిక గల ముముక్షువుల ప్రవృత్తి కామ్యకర్మలయందు ఇట్లుండును. ఇంతేకాకుండా సకామ కర్మలు అత్యంత నికృష్టములైనవి అని చెప్పుటయందు కామ్యకర్మలు నిందించబడినందున మరియు యథార్థ కర్మల కంటే ఇతర అదనపు కర్మలు బంధహేతువులే అను వాక్యము ద్వారా కామ్యకర్మలు గూఢ బంధహేతువులుగా చెప్పబడినందున మరియు వేదములు త్రిగుణాత్మకమైన ప్రపంచమును విషయముగా చేయునవైయున్నవి మరియు మూడు వేదములను ఎదిగినవారు అనగా చక్కగా అధ్యయనము చేసినవారు సోమరసమును త్రాగినవారే పుణ్యఫలములు క్షీణించినప్పుడు తిరిగి మృత్యులోకమునకు వత్తురు అని చెప్పబడినందున మరియు దానితోపాటుగా కామ్యకర్మలకు సంబంధించిన విషయము చాలా దూరముగా అనగా వ్యవధానము కలిగియున్నందున గూడ ఏతాన్యపి అనుశబ్దము కామ్యకర్మలకు సంబంధించినది కాదని స్పష్టమగుచున్నది. అందువలన ఆత్మజ్ఞానము లేనటువంటియు మరియు కర్మాధికారము కలిగియున్న ముముక్షువుల కొరకు 18.7 నేతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహస్య పరిత్యాగస్తామన పరికీర్తితః అనగా విహిత కర్మలు అనగా నిత్యకర్మలను పరిత్యజించుటకుదరదు. ఏలైనా అజ్ఞానికి నిత్యకర్మలు శుద్ధహేతువులని చెప్పబడినవి. అందువలన మోహము కారణముగా అజ్ఞానముతో కూడి ఆనిత్యకర్మలను త్యజించుట తామస లక్షణమని చెప్పబడినది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 136. నియత కర్మలనగా కర్తవ్య కర్మలు అనగా తప్పక చేయవలసిన కర్మలు. అందుచేత కర్మలను త్యజించుట శాస్త్రవిరుద్ధముగా వ్యవహరించుట ఎనబడును. అందువలన మునిమిత్తముగా చేయబడు కర్మత్యాగము తామస త్యాగముగా చెప్పబడినది. మోహమనగా అనగా చీకటి అనగా అజ్ఞానము. ఇది ప్రసిద్ధిగా ఉన్న విషయమే. మరియు 8 దోహఖమిత్యేవయత్ కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. అనగా సమస్తమైన కర్మలు దోహఖహేతువులే, అనగా దోహఖమును కలిగించినవే తలంచి శరీరమునకు కర్మలు చేయుట వలన బాధ కలుగునను భయముతో కర్మలను, అటువంటి రాజసగుణ వృత్తి కారణముగా కర్మలను త్యజించువారు అనగా జ్ఞాన ప్రేరితములే చేయబడు సర్వకర్మ సన్యాస ఫలరూపమైన మోక్షమును దజాలరు. అయితే మరి సాత్విక త్యాగమెట్టిది? అన్నచో, కార్యమిత్యేవ యత్కర్మ నియం సంగం క్రియతే రెండురజున త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. అనగా ఓ అర్జున, ఈ కర్మలు చేయుట నా కర్తవ్యము అని నిర్ణయించుకుని త్యకర్మలు ఆసక్తి మరియు ఫలాసక్తిని త్యజించి చేయబడునో అవి సాత్విక కర్మలనబడును. ఫలము కలుగునని ఇంతకు పూర్వము భగవంతుడు చెప్పినట్లుగా ప్రమాణముక చూపబడినది. నిత్యకర్మలకు ఫలమున్నట్లుగా ఎచ్చటను చెప్పియుండలేదు. అయినను నీయైన పురుషుడు నిత్యకర్మలు చేసినందువలన అంతఃకరణ శుద్ధి కలుగుననియూ లేక భావరూప ఫలము లభించుననియూ తలంచుచుండును. అందుచేత ఫలంత్యక్త్యా సున్నా శబ్దము ద్వారా అలా తలంచుటను గూడా నిషేధించడమైనది. కావున సంగం త్యక్త్వాచ చు గి 2.48 అని చెప్పుట సబబుగా ఉన్నది నిత్యకర్మలేందు ఆసక్తి మరియు ఆ కర్మల వలన కలుగు ఫలమును త్యజించుట చేయబడినటువంటి త్యాగమని చెప్పబడినది. పూర్వపక్షము ఈ సందర్భమున 3 కర్మ పరిత్యాగ చెప్పియున్నారు. వాటిలో రాజసగుణ ప్రధానమైన త్యాగము మరియు సగుణ ప్రధానమైన త్యాగము రెండూ త్యజించవలసినవిగా చెప్పియున్నారు. కాని 3 న సాత్విక గుణ ప్రధానమైన త్యాగమును గురించి చెప్పునప్పుడు కర్మలను జించవలయునని చెప్పక కర్మఫలమునందుండు ఆసక్తిని మాత్రమే త్యజించవలయునని శ్రీ శంకర భాష్యం యథాతథం 137 చెప్పియున్నారు. ఇది సమంజసముగా లేదు. ఇది ఇట్లున్నదన, 3 బ్రాహ్మణులు వచ్చియున్నారు. అందులో 2 వేదములే అందలి 6 భాగములను చక్కగా తెలిసినవారు, మరి 3వవాడు క్షత్రియుడు అన్నట్లుగా మీరు చెప్పు సన్యాసము అనగా త్యాగము కూడా అట్లేయున్నది. ఇది ప్రకరణ విరుద్ధముగా అయ్యున్నది. సమాధానము అట్లు చెప్పుటయందు దోషమేమీ లేదు. ఏలేనా, త్యాగము అన్నింటియందును సమానముగా యున్నందున కర్మఫల త్యాగమును స్తుతించుటకే అట్లు చెప్పబడినది. కర్మసన్యాసమునందును మరియు ఫలాసక్తి యొక్క త్యాగమునందును త్యాగము అనునది సమానముగాయున్నది. వాటియందు స్వరూపముననుసరించి కర్మత్యాగమును రాజస మరియు తామసత్యాగమని చెప్పి అట్టి త్యాగమును నిందించి సత్యాగః సాత్వికోమతః అను వాక్యము ద్వారా కర్మఫలము మరియు ఆసక్తి యొక్క త్యాగమును సాత్విక త్యాగమని చెప్పి దానిని స్తుతించుట జరిగినది. అధికారేనవాడు ఆసక్తిని మరియు ఫలమునందలి ఆసక్తిని వదలి నిత్యకర్మలు చేయుచున్నచో ఆతని యొక్క ఫలాసక్తి మొదలగు దోషములతో దూషితము కానటువంటి అంతఃకరణము నిత్యకర్మలను అనుష్ఠించుట ద్వారా సంస్కరించబడి విశుద్ధమగుచున్నది. ఆ విధముగా విశుద్ధమైనటువంటి మరియు ఆనందముతో కూడియున్న అంతఃకరణమే ఆధ్యాత్మిక విషయములను గురించి విచారించు సామర్థ్యము కలిగియుండును. అందుచేత ఈ విధముగా నిత్యకర్మానుష్ఠానము వలన శుద్ధమైనటువంటి అంతఃకరణము గలవాడు మరియు ఆత్మజ్ఞానమును పొందగోరువాడు అయిన మనుష్యుని యొక్క స్థితి ఎట్లు క్రమక్రమముగా శుద్ధమగుచూ వృద్ధిని పొందునో ఇప్పుడు చెప్పెదను. 18.10 నద్వేష్యకుశలం కర్మకుశలే నానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి చిన్న సంశేహ. అనగా అకుశల్ అనగా కామ్యకర్మలను ద్వేషించనివాడు అనగా కామ్యకర్మలు పునర్జన్మమును కలిగించునవి అయినందున ప్రపంచమునకు కారణమగుచున్నవి. కావున అటువంటి కర్మలతో నాకేమి ప్రయోజనము అని తలంచి వాటిని ద్వేషించనివాడు. కుశల్ అనగా శుభకర్మలేనను నిత్యకర్మలయందు ఎటువంటి ఆసక్తిని చూపనివాడు. అనగా అంతఃకరణము యొక్క శుద్ధి జ్ఞానోత్పత్తి మరియు జ్ఞానస్థితి అందే ఉండుటకు హేతువుగా ఉన్నందున నిత్యకర్మలు మోక్షసాధనములు అని తలంచి వాటియందు ఎటువంటి ఆసక్తి కలిగియుండడు. అనగా వాటివలన గూడా తనకు కలుగు ప్రయోజనమేమీ లేదని తలంచి వాటియందు గూడా ఎటువంటి ఆసక్తి కలిగియుండడు. ఆతడెవరు? త్యాగభావము స్థిరముగా కలిగియున్నవాడు. అనగా ఇంతకు పూర్వము చెప్పబడిన ఆసక్తి మరియు కర్మల వలన కలుగు ఫలములేందుగూడా ఎటువంటి కోరిక. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 138 శ్రీనివాడు అటువంటి త్యాగబుద్ధి గలధీరుడు. అనగా కర్మలేందు ఆసక్తిని త్యజించినవాడై మరియు ఆ కర్మల వలన కలుగు ఫలములేందుగూడా ఆసక్తిని త్యజించి నిత్యకర్మలను అనుష్ఠించువాడు. ఆ విధముగు త్యాగబుద్ధి గలవాడు అటువంటి పురుషుడు ఎటువంటి అవస్థ అనగా స్థితియందు కామ్యకర్మలను ద్వేషించడు మరియు నిత్యకర్మలయందు ఆసక్తుడు కాడు. అన్నచో, ఎప్పుడు అతడు సాత్విక భావమునందు లీనమైయుండునో అనగా ఆత్మ మరియు అనాత్మభావ విషేకమైన వివేక జ్ఞానమునకు కారణస్వరూపమైన సత్వగుణ ప్రభావముతో నిండియుండునో అనగా సత్వగుణ సంపన్నుడైయుండునో అప్పుడు అందుచేత అతడు మేధావి అనగా తెలివగలవాడు. అనగా ఆత్మజ్ఞానమే రూపముగా కలిగిన బుద్ధి గలవాడు. మేధావి అయినందుననే అవిద్యాజనితమైన సంశయహీనుడైయుండును అనగా ఆత్మస్వరూపముతో సర్వకాల సర్వావస్థలయందును ఏకరూపుడై ఉండుటయే పరమ కళ్యాణమునకు సాధనమైయున్నది. దీనికి మించిన వేస్థితి మరియొకటి లేదు. ఇటువంటి నిశ్చయ మనస్కుడైయున్నందున అతడు సంశయరహితుడైయుండును. అధికారేణ పురుషుడు ఇంతకు పూర్వము చెప్పిన ప్రకారముగా కర్మయోగాను స్థానము ద్వారా క్రమముగా విశుద్ధమైన అనగా లోకవాసనలు లేనటువంటి అంతఃకరణము గలవాడే జన్మాది వికారములు లేనివాడై మరియు క్రియారహితమైన ఆత్మను చక్కగా తన యొక్క స్వరూపమే అని తెలుసుకొనినవాడగునో అప్పుడు అతడు ఈ సమస్తమైన కర్మలను మనసా త్యజించి ఎటువంటి కర్మలు తాను చేయక ఇతరుల చేత చేయించక ఉండువాడు అనగా ఆ అనుభవించుచుండును. విధముగా ఆత్మజ్ఞానేనవాడు నైష్కర్యముతో కూడియున్న జ్ఞాననిష్టను ఈ విధముగా ఈ శ్లోకము ద్వారా ఇంతకు పూర్వము చెప్పబడిన కర్మయోగము యొక్క ఫలము చెప్పినట్లయినది. కర్మాధికారేణ పురుషుడు మరియు దేహమునందే ఆత్మాభిమానము అనగా దేహమే తాననుభావము కలిగియున్న కారణముగా ఆ దేహధారి అయిన జీవుడు అజ్ఞాని అనబడుచున్నాడు. ఆత్మసంబంధమైన కర్తృత్వ జ్ఞానము నశించినందున నేనే కర్మలు చేయుచున్నాను మను నిశ్చిత బుద్ధిగలవాడైయుండును. అటువంటి మనుష్యుని ద్వారా అశేషమైన కర్మత్యాగము అసంభవము అయినందున అటువంటి వానికి కర్మఫల త్యాగముతో కూడియున్న విహిత కర్మలు అనుష్ఠించుటాయందే అధికారము కలదు. అంతేగాని కర్మలు త్యజించు అధికారము లేదు. అట్టి అభిప్రాయమును తెలుపుట కొరకు ఈ క్రింది శ్లోకము చెప్పబడుచున్నది.